జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణం అయోధ్యకాండలో రామచంద్రస్వామికి పట్టాభిషేకం అని నిర్ణయింపబడింది. దానికి ఆనందపడ్డారు అందరూ. రాముడు తల్లికి, పినతల్లికి నమస్కరించి వారి అనుమతి తీసుకుని తన భవనానికి చేరుకున్నాడు సీతాదేవితో. సందిశ్య రామం నృపతి శోభావిని అభిషేచనే పురోహితం సమాహూయ వశిష్ఠమిదమబ్రవీతు. ఇలా రామునికి పట్టాభిషేకము అని నిర్ణయించి దశరథ చక్రవర్తి వశిష్ఠుడిని పిలిచి ఇలా చెప్తూ ఉన్నాడు. ఓ తపోధన వశిష్ట మహర్షి, నీవు వెంటనే రాముని భవనానికి వెళ్ళు. రాముని చేత, సీత చేత ఉపవాస వ్రతం చేయించవయ్యా. నీవు వేదవేత్తవు, మంత్రవేత్తవు కనుక అలాగే అని చెప్పి వశిష్ఠుడు రామభవనానికి వచ్చాడు. ఆయన రథం మీదే వచ్చాడు. మూడు ద్వారాలు దాటి వెళ్ళాడు లోపలికి. అలా వచ్చిన వశిష్ఠుడిని రాముడు చూసి ఎదురు వెళ్ళి రథం నుంచి దిగటానికి చేయి అందించి లోపలికి తీసుకుని వెళ్ళాడు. అప్పుడు వశిష్ఠుడు రామునితో ప్రయోక్తులు పలుకుతూ ఇలా అన్నాడు. ప్రసన్నస్తే పిత రామ, యవ్వరాజ్యమవాప్స్యసి ఉపవాసం భవాన్ అద్య కరోతు సహ సీతయా. ప్రాతస్త్వామభిషేక్తాహి యవ్వరాజ్యే నరాధిపః పితా దశరథ ప్రీత్య యయాతిం నహుషో యథా. రామా, నీ తండ్రి నీ యందు అనురక్తుడై ఉన్నాడయ్యా. నీ అభిషేకానికి తొందరపడుతూ ఉన్నాడు. కనుక నీవు సీతాదేవితో కలిసి ఉపవాసం చేయవలసింది. మీ తండ్రి చాలా సంతోషిస్తాడు. యయాతిని చూసి నహుషుడు ఆనందపడినట్లుగా ఆనందపడతాడు అని చెప్పాడు. సీతారాములకు దీక్ష ఇచ్చి కాసేపు అక్కడ వారితో మాట్లాడి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ తరువాత రాముడు తన మిత్రులతో, పరివారంతో కాసేపు ఆలోచనలు చెప్పుకున్నారు. ఏవేవి చెప్పుకున్నారో, జరిగినవి, జరగబోయేవి, అలా వారికి వీడ్కోలు పలికి ఆయన కూడా తన భవనంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ రామభవనంలోని స్త్రీలు, పురుషులు హర్ష పులకిత గాత్రులై మత్తెక్కిన పక్షి సమూహాల వలె వికసించిన కమలములతో కూడిన కొలనుల వలె ప్రకాశించారు. ఇవన్నీ ఉపమానములు చెప్తూ ఉన్నాడు ఆయన. వశిష్ఠుడు రాజభవనాన్ని దాటి నగర వీధుల్లోకి వచ్చాడు. మార్గమంతా జనసమూహంతో కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా కేరింతలు, హర్షధ్వనులు, వేద సముద్రపు ఘోషవలే ఉన్నది అయోధ్య అంతా కూడా. వీధులన్నీ చక్కగా శుభ్రం చేసేస్తూ ఉన్నారు. రంగవల్లికలు ముగ్గులు పెడుతూ ఉన్నారు, ముత్యాల ముగ్గులు పెడుతూ ఉన్నారు, పూలమాలలు కడుతూ ఉన్నారు. అరటి చెట్లు, పోక చెట్లు, వక్కలు చెట్లు తెచ్చి అలంకరిస్తూ ఉన్నారు. ప్రతి ఇంటి మీద కూడా జెండాలు ఎగరవేశారు. ఇక్ష్వాకుల యొక్క జెండా, గోరింత చెట్టు, ఆ చెట్టు గుర్తుతో ఉన్న జెండాలని ఎగరవేశారు అందరూ కూడా. స్త్రీలు, బాలురు, వృద్ధులు అందరూ కూడా ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు రామాభిషేకాన్ని కళ్ళారా చూస్తామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కోలాహలంగా ఉన్నది అయోధ్య నగరం అంతా కూడా. అలా ఆ జనసమూహాల మధ్య నుండి త్రోవ చేసుకుని వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత దశరథుని భవనానికి చేరాడు వశిష్ఠ మహర్షి. ఆ వశిష్ఠుడిని చూసి ఎదురు వచ్చాడు. వచ్చి, మహర్షి, నా రామునితో ఉపవాస వ్రతం చేయించారా అంటే, చేయించాను మహారాజా, అన్నీ సిద్ధం చేశాం, ఇక రేపు తెల్లవారుజామున అంతా పుణ్యాహవచనంతో ఆరంభం అవుతూ ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా రాజు కూడా దశరథ చక్రవర్తి. తదగ్ర్యవేష ప్రమదాజనాకులం మహేంద్రవేష్మ ప్రతిమం నివేశనం విదీపయం చాదు వివేశ పార్థివ శశీవ తారాగణ సంకులం విభో. చాలా ఆనందంగా నక్షత్రాలతో కూడిన చంద్రుని వలె ప్రకాశించాడు దశరథ చక్రవర్తి తన భవనంలో. మహేంద్రునిలాగా, మహేంద్రుని యొక్క భవనములాగా ఉన్నది తన భవనము. అంతగా అలంకరించారు ఆ భవనాన్ని, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. గతే పురోహితే రామః స్నాతో నియతమానసః సహపత్ర్యా విశాలాక్ష్యా నారాయణముపాగమతు. అలా వశిష్ఠుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత స్నానం చేశారు సీతాదేవి. రాముడు కూడా నారాయణ స్వరూపుడు, నారాయణుడిని సేవించాడు. ఆయన భవనంలోనే ఉన్నటువంటిది రంగనాథస్వామి ఆలయము అంటారు దీనిని. అలా ఆ రంగనాథస్వామిని అర్చన చేశాడు రామచంద్రస్వామి. సీతామహాదేవితో కలిసి హవిస్సులని అర్పించాడు, ఆ నైవేద్యాన్ని సమర్పించాడు, అదే ప్రసాదంగా తీసుకున్నాడు రాముడు. అలా మా ప్రసాదాన్ని భుజించి దర్భలతో వేసినటువంటి ఒక పడక, దాని మీద పవళించారు సీతారాములు. అలా తెల్లవారుజాము కావస్తూ ఉన్నది. వందులు మాగధులు వచ్చేశారు. వాళ్ళ స్తోత్ర పాఠాలు చదువుతూ వంశావళి కీర్తిస్తూ ఉన్నారు. ఈ వంశాలు వారి వారి ఎలా నిలిచిన వెంటదిగో వీరి ద్వారానే, ఆ ఇక్ష్వాకు మొదలుకొని పలానా రాజు, ఆయన కొడుకు, ఆయన కొడుకు అంటూ రోజు వాళ్ళు చదువుతూ ఉంటారు. అలా అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు అంటూ అలా ఈ వంశాలు పేర్లు నిలిచి తర్వాత గ్రంథాల్లోకి ఎక్కిపోయినాయి. అలా స్తోత్రాలు చేస్తూ ఉన్నారు అందరూ. దేవతా స్తోత్రాలు కూడా చేస్తూ ఉన్నారు. రామచంద్రస్వామి కూడా లేచాడు. అలాగే తూర్పు ముఖంగా తిరిగి సంధ్య ఉపాసన చేశాడు, గాయత్రి జపం చేశాడు. అలాగే ఆ దేవతలకు సాష్టాంగ నమస్కారం చేసి ఈ లోపల బ్రాహ్మణులు వచ్చేశారు. స్వస్తి వాచకాలు వారు చేశారు. పుణ్యాహవచనాలు అంటే ఈరోజు చాలా గొప్ప రోజు, గొప్ప రోజు అంటూ పుణ్యాహం పుణ్యాహం అంటూ వాళ్ళు అలా మంత్రముల చేత నీళ్లు జల్లుతూ కూడా వారు పుణ్యాహవచనం చేశారు అన్నమాట. ఇలా ప్రతిరోజు కూడా ఏదైనా మంచి కార్యాలు జరిగేటప్పుడే కాక అసలు మంచి రోజు, ప్రతిరోజు మంచి రోజే. అహము అంటే పగలు రోజు, లేక ఈరోజు పుణ్యమైన రోజు, మంచి రోజు, దాన్నే శుభోదయం అనుకుంటూ ఉంటాం మనం ప్రతిరోజు. అదే గుడ్ మార్నింగ్ అంటూ ఉంటారు. ఇలా ఆయా భాషలలో చెప్పుకున్నా మంచి రోజు, మంచి రోజు అనేది మొదటి నుంచి ఉన్నటువంటిదే. ఆనాడు ఆ సంస్కృత భాషలో చెబుతూ ఉంటే మంత్రాలుగా ఉండేవి మన యొక్క దినచర్యలే ఇవన్నీ కూడా. అలా పుణ్యాహవచనము అంటారు దాన్ని, అది చేశారు. అంత అయోధ్య మొత్తం అంతా కూడా ఈ మంత్రాలు విన్నారు. విని చాలా సంతోషించి కార్యక్రమానికి నాంది అంటే మొదలు అయ్యింది అని అనుకున్నారు అందరూ కూడా. అయోధ్య నగరం అంతా కూడా సర్వాంగ సుందరంగా అలంకరించబడింది. దేవాలయాల మీద, కోట ప్రాకారాల మీద, మంటపాల మీద, అంగళ్ళ మీద, సంపన్న కుటుంబాల వారి భవనాల మీద చిత్ర విచిత్రములైనటువంటి పతాకలు ఎగురవేశారట. రకరకాల రంగులతో కూడినటువంటి జెండాలు, అవి ఉత్సవాలను సూచించేటటువంటివి. అలా చెట్ల మీద కూడా, ఎత్తుగా ఉండేటటువంటి చెట్ల మీద కూడా ఎగురవేశారు. ఇక ఆ జనమంతా ఒకరికి ఒకరు శుభోదయాలు చెప్పుకుంటూ, నటులు, నర్తకులు, గాయకులు వీళ్ళందరూ కూడా నాట్యాలు చేస్తూ పాటలు పాడుతూ వారు వారి మీద కథలు, గాథలు, పాటలు కట్టేసి వారి వారి బాణీలలో వారు జనాలని సంతోష పెడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా మంచి మాటలు వినపడుతూ ఉన్నాయి. చాలా ఆనందంగా ఉన్నది అంతా కూడా. ఏ ఇద్దరు ఎదురుపడినా ఆ రాముని యొక్క పట్టాభిషేకం సంగతే చెప్పుకుంటూ ఉన్నారు. ఇక దేవాలయాల మీద ఈ విగ్రహాలు పుష్పమాలలతో అలంకరిస్తూ ఉన్నారు. ధూప దీప నైవేద్యాలతో అర్చనలు చేస్తూ ఉన్నారు. అంటే మరి ఈ రోజుల్లో చెప్పినట్లుగైతే విశేష పూజలు చేస్తూ ఉన్నారు అన్నమాట. అలా ప్రజలంతా కూడా దీపస్తంభాలు పెట్టారు, చాందినీలు కట్టారు, సుందరంగా అలంకరించారు, పందిళ్ళు వేశారు, ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ. ఎప్పుడు ఎప్పుడు రాముడు ఇలా ఏనుగు మీద ఊరేగి వస్తాడో అంటూ చూస్తూ ఉన్నారు. ఆ దశరథుడిని అందరూ కూడా పొగుడుతూ ఉన్నారు. ఎంత మహారాజు, గొప్ప రాజు, ఎంత అదృష్టవంతుడు ఆయన, ఇటువంటి కుమారుడు కన్నాడు ఆయన కుమారుడిని, ఇంతటి మహాపురుషులు ఇంకెవరున్నారు ఈ వంశంలో, ఇంతవరకు కూడా ఇట్లాంటి వారు లేరు, దశరథుని వంటి గొప్ప తండ్రి లేడని చెప్పుకుంటూ ఉన్నారంటే రాముడు ఎంత గొప్పగా జనంలోకి ఉన్నాడో మనకి తెలుస్తూ ఉందన్నమాట. హో మహాత్మా రాజాయం ఇక్ష్వాకుకుల నందనః, అహో అహో అంటూ కూడా ఇక్ష్వాకుకుల నందనుడు అంటూ పొగుడుతూ ఉన్నారు అందరూ కూడా. చిరంజీవతు ధర్మాత్మా రాజా దశరథో అనఘ యత్ ప్రసాదేన అభిషిక్తం రామం ద్రక్ష్యామహే వయం. రాముడిని, అభిషిక్తుడైనటువంటి రాముడిని మేము చూస్తాము, మేము చూస్తాము అనుకుంటూ చెప్పుకుంటూ ఉన్నారట అందరూ కూడా. ఏవం విధం కథయతాం పౌరాణాం శుశ్రూస్తదా దిగ్భ్యోపి శృత వృత్తాంతాః ప్రాప్త జానపద జనాః. అలా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, చుట్టుపక్కల జానపదములు అంటే అయోధ్య ఏమో అది పట్టణము, దాని చుట్టూ ఉన్నటువంటి పల్లెలు జనపదములు అంటారు, వాటి అన్నింటికీ కూడా తెలిసిపోయింది. అందరూ కూడా వచ్చేశారు, అందరూ అయోధ్యకు వచ్చేసారు, పట్టణానికి వచ్చేసారు అందరూ కూడా. తేతు దిగ్భ్యః పురీం ప్రాప్త ద్రష్టుం రామాభిషేచనం రామస్య పూరయామాసుః పురీం జానపదాజనాః జనౌఘైః తైర్విసర్పద్భిః శుశ్రువే తత్ర నిస్వనః పర్వసు ఉదీర్ణ వేగస్య సాగరస్యేవ నిస్వనః తతసదీంద్రక్షయ సన్నిభం పురం దిదృక్షుభిః జ్ఞానపదైర్పాగతైః సమంతతస్వస్వనమాకులం బభౌ సముద్ర యాదోభిరివార్ణవోదకం. దిక్కుల నుంచి వచ్చారు వాళ్ళందరూ రామపట్టాభిషేకాన్ని దర్శించాలి అని. పరమానందంగా ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, బంధువులు ఉంటే బంధువుల దగ్గర చేరుతూ పెద్ద ధ్వని అయిపోయింది అంతా. ఎంత ధ్వని అని అంటే మరి ఎట్లాగూ అది కలుషితం కాదు కదా, కాలుష్యం ఏం లేదు అప్పటికి. ఏ చిన్న మాట మాట్లాడినా వినపడుతూ ఉంటుంది, ఇప్పుడు మైకుల్లో అరిసినా వినపడినంత కాలుష్యం వచ్చేసింది, శబ్ద కాలుష్యం. ఆనాడు ఏమీ లేదు కనుక చాలా ప్రశాంతంగా ఉన్నది ప్రకృతి. వాళ్ళ ఆనందంతో వాళ్ళు కేరింతలు, వాళ్ళు ఎవరికి వారికే ఆనందం, ఒకరితో ఒకరు కలిసినా ఇదే ఆనందం. ఆ రాముడు రాజు కాబోతూ ఉన్నాడు, రాముడు రాజు కాబోతూ ఉన్నాడు, రాముడు రాజు కాబోతూ ఉన్నాడు. సాగరము పర్వకాలములయందు అంటే అమావాస్యల పూర్ణిమలయందు సముద్రం పెద్ద ఘోష పెడుతూ ఉంటుంది, అంత ధ్వని వచ్చేసింది. ఎలా ఉన్నది అని అంటే ఇంద్రక్షయ సన్నిభం, ఇంద్రుని యొక్క పట్టణములాగా ఉన్నది అంతా కూడా, ఆ అమరావతిలాగా ఉన్నది అన్నమాట. అందరూ కూడా పరమానందంతో ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఉంటే పెద్ద ధ్వని. ఈ సముద్రము యాదోభిహి, సముద్రము జలజంతువులు పెద్ద పెద్ద తిమింగలాలు మొదలైనటువంటివి నీరు పట్టి పూరిస్తూ ఉంటాయి పైకి, అది ఏనుగులకు మింగేటంత పెద్ద జంతువులట, తిమి, తిమింగలము, తిమింగల గిలము అంటూ వాటికి చాలా పేర్లు ఉన్నాయి. అంత పెద్ద జంతువులకి ఏవి లేవు, సముద్రంలో ఉన్నటువంటి జంతువులు అంత పెద్దవి భూమి మీద లేవు మనకు తెలిసి ఏనుగు. అలాగే ఇంకా ముందేయో రాకాసి బల్లులు ఏదో అంటుంటారు పూర్వకాలం ఉండేవి అని. అలా అంతకంటే పెద్దవి సముద్ర జల జంతువులు, అవి ఒక్కో అవి పల్టీలు కొడుతూ ఉంటే సముద్రంలో అటు ఇటు ఎంత మోత మోగుతూ ఉంటుందో అలా ఉన్నది ఈ యొక్క అయోధ్య నగరం అంతా కూడా ఆనాటికి తెలిసిన మాటలతో చెప్పాడు ఆయన. మరి ఎలా ఉందంటే, మరి ఈ మాటలు ఈ రోజు మాటల్లో చెప్పుకోవాలంటే నానా బీభత్సంగా ఉంది అయోధ్య అంతా కూడా. ఆ బీభత్సం కూడా రాబోతూ ఉన్నది కనుక దాని సూచనగా ఈ మాట కూడా చెప్పుకున్నాము. ఇంకా తర్వాత చెప్పుకుందాం. ఇది శ్రీమద్ రామాయణే అయోధ్యాకాండే షష్ఠ సర్గః. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.